Book 2 76 76 إبداء الأسباب 2 కారణాలు చెప్పడం 2 لماذا لم تأتي؟ మీరు ఎందుకు రాలేదు? كنت مريضا. నాకు ఒంట్లో బాలేదు. أنا لم آتي لأني كنت مريضا. నాకు ఒంట్లో బాలేదు కనుక నేను రాలేదు. لماذا هي لم تأتي؟ ఆమె ఎందుకు రాలేదు? كانت تعبانة. ఆమె అలసిపోయింది. هي لم تأتي لأنها كانت تعبانة. ఆమె అలసిపోయింది అందుకే రాలేదు. لماذا لم يأتي؟ అతను ఎందుకు రాలేదు? لم يكن عنده رغبة. అతనికి ఆసక్తి లేదు. لم يأتي لأنه لم يكن عنده رغبة. అతనికి ఆసక్తి లేనందువలన అతను రాలేదు. لماذا لم تأتوا؟ మీరు ఎందుకు రాలేదు? سيارتنا معطلة. మా కార్ చెడిపోయింది. لم نأتي لأن سيارتنا معطلة. మా కార్ చెడిపోయినందువలన మేము రాలేదు. لماذا لم يأتي الناس؟ ఆ మనుషులు ఎందుకు రాలేదు? قد فاتهم موعد القطار. వాళ్ళు ట్రైన్ ఎక్కలేకపోయారు. لم يأتوا لأن موعد القطار قد فاتهم. వాళ్ళు ట్రైన్ ఎక్కలేకపోయారు అందువలన వాళ్ళు రాలేదు. لماذا أنت لم تأتي؟ మీరు ఎందుకు రాలేదు? لم يسمح لي. నన్ను రానియలేదు. لم آتي لأني لم يسمح لي. నన్ను రానియలేదు అందువలన నేను రాలేదు.